ప్రతి ఉదయం నా మొదటి పాట నీదేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతోనేనయ్యా. ప్రతి ఉదయం నా మొదటి పాట నీదేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతోనేనయ్యా. నమ్మదగినవాడా, నన్ను నడిపించేవాడా, ప్రేమ పంచువాడా, నన్ను ప్రేమించేవాడా. నమ్మదగినవాడా, నన్ను నడిపించేవాడా, ప్రేమ పంచువాడా, నన్ను ప్రేమించేవాడా. స్తుతియుతుని నామమున్ ధ్యానింతుని వాక్యమున్, స్తుతియుతుని నామమున్ ధ్యానింతుని వాక్యమున్. ప్రతి ఉదయం నా మొదటి పాట నీదేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతో నేనయ్యా. ఎవరియొద్దకు పోయదనయ్యా, నిత్య జీవపు మాటలు కలవు నీచంత. ఎవరియొద్దకు పోయదనయ్యా, నిత్య జీవపు మాటలు కలవు నీచంత. జీవము నిచ్చుటకు వచ్చి తినంటివి, జీవము నిచ్చుటకు వచ్చి తినంటివి. జీవపు మార్గము నకు నీవై ఉంటివి, జీవపు మార్గము నకు నీవై ఉంటివి. స్తుతియుతుని నామమున్ ధ్యానింతుని వాక్యమున్, స్తుతియుతుని నామమున్ ధ్యానింతుని వాక్యమున్. ప్రతి ఉదయం నా మొదటి పాట నీదేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతో నేనయ్యా. ఎవరి యొద్దకు పోగలనయ్యా, నిత్య శాశ్వత ప్రేమయు కలదు నీచంత. ఎవరి యొద్దకు పోగలనయ్యా, నిత్య శాశ్వత ప్రేమయు కలదు నీచంత. శాశ్వత ప్రేమతో ప్రేమించుచుంటివి, శాశ్వత ప్రేమతో ప్రేమించుచుంటివి. నిత్య ప్రేమతో నన్ను కాయుచుంటివి, నిత్య ప్రేమతో నన్ను కాయుచుంటివి. స్తుతియుతుని నామమున్ ధ్యానింతుని వాక్యమున్, స్తుతియుతుని నామమున్ ధ్యానింతుని వాక్యమున్. ప్రతి ఉదయం నా మొదటి పాట నీదేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతోనేనయ్యా. ప్రతి ఉదయం నా మొదటి పాట నీదేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతోనేనయ్యా. నమ్మదగినవాడా, నన్ను నడిపించేవాడా, ప్రేమ పంచువాడా, నన్ను ప్రేమించేవాడా. నమ్మదగినవాడా, నన్ను నడిపించేవాడా, ప్రేమ పంచువాడా, నన్ను ప్రేమించేవాడా. స్తుతియుతుని నా నామమున్ ధ్యానింతు నీ వాక్యమున్ స్తుతియుతు నీ నామమున్ ధ్యానింతు నీ వాక్యమున్ స్తుతియుతు నీ నామమున్ ధ్యానింతు నీ వాక్యమున్